Book 2 67 67 ضمائر الملكية 2 సంబంధ బోధక సర్వనామాలు 2 النظارة కళ్ళద్దాలు لقد نسي نظارته ఆయన తన కళ్ళద్దాలు మర్చిపోయారు. أين ترك نظارته يا ترى؟ ఆయన తన కళ్ళద్దాల్ని ఎక్కడ పెట్టారు? الساعة గడియారం. الساعة عاطلة. ఆయన గడియారం పనిచేయడం లేదు. الساعة معلقة على الحائط. గడియారం గోడ మీద వేలాడుతోంది. جواز السفر. باسبورت. لقد فقد جواز سفره. ఆయన తన పాస్పోర్ట్ పోగొట్టుకున్నారు. أين ترك جواز سفره يا ترى؟ అలాగైతే ఆయన పాస్పోర్ట్ ఎక్కడ ఉంది? هم هن الخاص بهم بهن వాళ్ళు వాళ్ళ తమ. لا يستطيع الأطفال أن يوجدوا والديهم. పిల్లలకి తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. لكن ها هم الوالدان قادمون هناك. ఇదిగోండి వాళ్ళ తల్లిదండ్రులు వస్తున్నారు. أنتم كم الخاص بكم. నువ్వు మీరు నీది మీది. كيف كانت رحلة حضرتكم سيد ميلر؟ మీ యాత్ర ఎలా జరిగింది మిల్లర్ గారు? أين زوجة حضرتكم سيد ميلر؟ మీ భార్య ఎక్కడ ఉన్నారు మిల్లర్ గారు? أنت ك حضرتك الخاص بك. నువ్వు మీరు నీది మీది. كيف كانت رحلة حضرتك مدام سميث؟ మీ యాత్ర ఎలా జరిగింది శ్రీమతి స్మిత్ గారు? أين زوج حضرتك مدام سميث؟ మీ భర్త ఎక్కడ ఉన్నారు శ్రీమతి స్మిత్ గారు?